ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి తెలుగులోకి డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి గారిచే అనువాదం చేయబడిన సూక్ష్మ క్రిములు. ఈ పుస్తకంలో మొత్తం 5 అంశాలు ఉన్నాయి. మొదటిది, సూక్ష్మక్రిములను ఎలా కనుక్కున్నారు? 2, ఈ క్రిములు ఎక్కడి నుంచి వచ్చాయి? 3, వ్యాధి. 4, క్రిములు వ్యాధులు. 5, అతి చిన్న క్రిములు. ఇంకా మొదటి అంశం, సూక్ష్మక్రిములని ఎలా కనుక్కున్నారు? ఓ పెద్ద జీవరాశి నుండి పుట్టే ఓ చిన్న సజీవ అంశాన్ని ప్రాచీన లాటిన్ భాషలో జెర్మన్ అంటారు. ఆ పదమే ఇంగ్లీష్లో జెర్మ్ అయ్యింది. అసలు ఈ సూక్ష్మక్రిముల పరిమాణం ఎంత? మనందరికీ తెలిసిన అతి చిన్న జీవనాంశాలు విత్తనాలు. అందులో నుండి మొక్కలు మొలుస్తాయి. విత్తనాలు చిన్నవే, అయినా కంటికి కనిపిస్తాయి. చూపుకి ఆననంత చిన్న జీవన పదార్థం ఏమైనా ఉంటుందా? దానిని గుర్తుపట్టడం ఎలా? అయితే చిన్న వస్తువులను పెద్దగా కనిపించేటట్టు చేసే సాధనాలు ఉన్నాయి. వెనకటి రోజుల్లో వంపు తిరిగిన గాజులోంచి చూస్తే వస్తువులు పెద్దగా కనిపిస్తాయని మనుషులు గుర్తించారు. 1650 తరువాతే అలా వంపు తిరిగిన గాజుతో చూస్తూ చిన్న వస్తువులని పెద్దగా చేసే పద్ధతిని క్రమబద్ధంగా అధ్యయనం చేయడం ఆరంభించారు. అలా వంపు తిరిగిన గాజునే కటకం అంటారు. ఈ లెన్స్ అన్న పదానికి లెంటిల్ అంటే కందిగింజ లాంటిది అన్న లాటిన్ మూలం ఉంది. కందిగింజల్లా ఉంటాయని వీటికి ఆ పేరు వచ్చింది. చిన్న చిన్న జీవాలని ఈ కటకాల్లోంచి చూస్తే పెద్దగా కనిపిస్తాయి. మామూలుగా కంటికి స్పష్టంగా కనిపించని వాటి శరీర భాగాలు ఈ కటకంతో బాగా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఒకటి కన్నా ఎక్కువ కటకాలు వాడతారు. వాటిని ఓ లోహపు గొట్టపు 2 కొసల వద్ద అమర్చుతారు. అలాంటి గొట్టాన్నే సూక్ష్మదర్శిని లేదా మైక్రోస్కోప్ అంటారు. అంటే చిన్న చిన్న వస్తువులని ప్రదర్శించగలది అని అర్థం. మొదట్లో వీటితో ఎక్కువగా నేల మీద పాకే చిన్న చిన్న పురుగులని చూసేవారు. అలా చూసిన పురుగులలో తుళ్ళ పురుగు అంటే ఫ్లీ ఒకటి. అందుకే మొదట్లో వీటిని తుళ్ళ పురుగు అద్దాలు అనేవారు. ఈ మొట్టమొదటి సూక్ష్మదర్శిన్లు చాలా ఘోరంగా ఉండేవి. వాటి కటకాలకు వాడే గాజు నాణ్యమైనది కాదు. దానితో పెద్దవిగా కనిపించే వస్తువులు అలుక్కుపోయినట్లు మసకగా కనిపించేవి. దృశ్యాన్ని ఇంకా పెద్దది చేయడానికి ఇంకా బలమైన కటకాలు వాడితే దృశ్యం మరింత మసకబారేది. అసలు ఏమీ కనిపించేది కాదు. నెదర్లాండ్స్లో ఆంటోన్ వాన్ లీవెన్హోక్ ఇంకా మెరుగైన కటకాలు తయారు చేయడానికి ప్రయత్నించాడు. అతడు పెద్దగా చదువుకోలేదు కనుక సుశిక్షితుడైన శాస్త్రవేత్త కాడు. అతడికి ఓ హార్డ్వేర్ షాపు ఉండేది. వాళ్ళ స్వగ్రామంలో పంచాయతీలో అధికారిగా ఉండేవాడు. కానీ అతనికి కటకాలు తయారు చేయడం అంటే సరదా. లోపల గాలి బుడగలు లేని గాజు పెంకులు ఎంచుకునేవాడు. దాని ఉపరితలం బాగా నునుపుగా వంపుగా వచ్చేంత వరకు రుద్దేవాడు. అతను తయారు చేసిన కటకాలు చిన్నవే, కానీ వాటితో దృశ్యం 200 రెట్లు పెరిగి స్పష్టంగా కనిపించింది. అతడు జీవితకాలంలో మొత్తం 419 సూక్ష్మదర్శిన్లు కటకాలు చేశాడు. ఒక్కొక్క సూక్ష్మదర్శిని బోర్డంత శ్రమ తీసుకుని చేసేవాడు. మొత్తం 90 ఏళ్ళు జీవించాడు. బతికినంతకాలం అలాగే శ్రమించాడు.